అథ తృతీయకాండే పంచమ ప్రశ్నస్ ఘనపాఠ ఆరంభ. పూర్ణా పశ్చాత్ పశ్చాత్ పూర్ణా పూర్ణా పశ్చాత్ పశ్చాత్ పూర్ణా పూర్ణా పశ్చాదు పశ్చాత్ పశ్చాదుత పూర్ణ పూర్ణోత పశ్చాత్ పశ్చాదుత పూర్ణ పూర్ణ పూర్ణోదోత పూర్ణ పురస్తాత్ పురస్తాత్ పూర్ణోదోత పూర్ణ పురస్తాత్ పూర్ణ పురస్తాత్ పురస్తాత్ పూర్ణ పూర్ణ పురస్తాదుదత్ పురస్తాత్ పూర్ణ పూర్ణ పురస్తాదుత పురస్తాదుదత్ పురస్తాత్ పురస్తాదం మధ్యతో మధ్యత ఉత్పురస్తా పురస్కాదం మధ్యత మధ్యతో మధ్యత ఉదున్మధ్యత పౌర్ణమాసీ పౌర్ణమాసీ మధ్యత ఉదున్మధ్యత పౌర్ణమాసీ పౌర్ణమాసీ పౌర్ణమాసీ మధ్యతో మధ్యత పౌర్ణమాసీ జిగాయ జిగాయ పౌర్ణమాసీ మధ్యతో మధ్యత పౌర్ణమాసీ జిగాయ పౌర్ణమాసీ జిగాయ జిగాయ పౌర్ణమాసీ పౌర్ణమాసీ జిగాయ పౌర్ణమాసీ పౌర్ణమాసీ జిగాయ ేవాదేవాస్తేవాధిసంవసంతసంతోంవసంతంవసంతోంవసంతోంవసంతోంవసంత ఉత్తమే సంవసంతోంవసంత ఉత్తమేంవసంతస్తంవసంత ఉత్తమే నాకే నాక ఉత్తమే సంవసంతస్తంవసంత ఉత్తమే నాకే వసంత ఇది ేనాక ఉత్తమ ఉత్తమే నాక ఏహ నాక ఉత్తమ ఉత్తమే నాక ఇహమాదయంతాక ఇహమాదయంతాం వసూని వసూన్యా వేషయంత్యా వేషయంతీ వసూని వసూన్ వేషయంతీషయంతీషయంతీషకం సుభగా సుభగా సహస్రపోషకోతు హస్త్రపోషకం శుభకారదానాదానా సుభగా సహస్రపోషకోతు హస్త్రపోషకం శుభకారదానాహస్రపోషమిదిహస్రపోషకారదానాదానా సుభగా శుభకారదానా సారదానా సుభగా శుభకారదానా సారదా నారదా నాసానో నస్తారదా నారదా నాసానో నష్టాతానో నగన్ గన్నానో నగన్ ఆగన్ గన్నా కనువచ్చసా వచ్చసా గన్నా కనువచ్చసా వచ్చసా గన్ కనువచ్చసా సంవిధానా సంవిధానా వచ్చసా గన్ కనువచ్చసా సంవిధానా సంవిధానా సంవిధానా వచ్చసా వచ్చసా సంవిధానా విధానేతి అగ్నిశోమో ప్రథమో ప్రథమావగ్నిశోమావగ్నిశోమో ప్రథమో వీర్యేణ వీర్యేణ ప్రథమావగ్నిశోమావగ్నిశోమో ప్రథమో వీర్యేణ శోమావిత్యగ్నీ సోమో ప్రథమో వీర్యేణ వీర్యేణ ప్రథమో ప్రథమో వీర్యేణ వసో నవసోను వీర్యేణ ప్రథమో ప్రథమో వీర్యేణ వసోను వీర్యేణ వసూను వసూను వీర్యేణ వీర్యేణ వసూను వీర్యేణ వీర్యేణ వసూను రుద్రాన్ ప్రైప్సన్నైప్సన్ప్రైప్సన్ తేషాంతేషామైప్సన్ప్రైప్సన్ తేషాంతేషామైప్సన్ప్రైప్సన్ తేషాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిరసాంతేషామంగిర నిరుక్తమంగిరతామంగిరతాన్నిరుక్తగో హవిర్హవిర్నిరుక్తమంగిరతామంగిరతాన్నిరుక్తగో హవిర్హవిర్నిరుక్తనిరుక్తగో హవిరాసీదాసీద్ధవిర్నిరుక్తనిరుక్తగో హవిరాసీద్ధమితి ఏన జోరను లోమం లోమను లోమమేన జోరేన జోరను లోమంచాను లోమమేన జోరేన జోరను లోమంచాను లోమమును లోమంచ ప్రతి లోమం ప్రతి లోమంచాను లోమమును లోమంచ ప్రతి లోమను లోమనిత్యను లోమం ప్రతి లోమం ప్రతి లోమంచ ప్రతి లోమంచ ప్రతి లోమంచ ప్రతి లోమంచ లోమంచ ప్రతి లోమం ప్రతి లోమంచ విద్యా విద్యా చ ప్రతి లోమం ప్రతి లోమంచ విద్యా లోమమితి ప్రతి లోమం విద్యా విద్యాచ్చ విద్యాదిదీతి విద్యాచ్చ విద్యాదితి విద్యాదిదీతి విద్యా విద్యాదిత్యమావాస్యాయామావాస్యాయాది విద్యా విద్యాదిత్యమావాస్యాయామావాస్యాయామావాస్యాయామావాస్యాయ ఊర్ధ్వమూర్ధ్వమమావాస్యాయామావాస్యాయ ఊర్ధ్వం మావాస్యాయ ఊర్ధ్వమూర్ధ్వమమావాస్యాయ అమావాస్యాయ ఊర్ధ్వం తత్తదూర్ధ్వమమావాస్యాయ అమావాస్యాయ ఊర్ధ్వం తత్ సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి సరస్వతి స

సరస్వతే భవతి భవతి సరస్వతే ద్వాదశకపాల సరస్వతే ద్వాదశకపాలో ద్వాదశకపాల సరస్వతే సరస్వతే ద్వాదశకపాలో మా భాస్యా మా భాస్యా ద్వాదశకపాల సరస్వతే సరస్వతే ద్వాదశకపాలో మా భాస్యా ద్వాదశకపాలో మా భాస్యా మా భాస్యా ద్వాదశకపాలో ద్వాదశకపాలో మా భాస్యా వైవాహ మా భాస్యా ద్వాదశకపాలో ద్వాదశకపాలో మా భాస్యా వై ద్వాదశకపాల ద్వాదశ మా భాస్యా వైవాహ మా భాస్యా మా భాస్యా వై సరస్వతి సరస్వతి వాహ మా భాస్యా మా భాస్యా వై సరస్వతి సరస్వతి సరస్వతి వై వై సరస్వతి సరస్వతి పూర్ణమాస సరస్వతి వై వై సరస్వతి పూర్ణమాస సరస్వతి పూర్ణమాస పూర్ణమాస సరస్వతి సరస్వతి పూర్ణమాస సరస్వాన్ సరస్వాన్ పూర్ణమాస సరస్వతి సరస్వతి పూర్ణమాస సరస్వాన్ పూర్ణమాస సరస్వాన్ సరస్వాన్ పూర్ణమాస పూర్ణమాస సరస్వాంతౌ తౌ సరస్వాన్ పూర్ణమాస పూర్ణమాస సరస్వాంతౌ పూర్ణమాస ఇది పూర్ణమాస సరస్వాంతౌ తౌ సరస్వాన్ సరస్వాంత వేవైవ తౌ సరస్వాన్ సరస్వాంత వేవైవ తౌ వేవ సాక్షాత్ సాక్షాదేవ తౌ వేవ సాక్షాదేవ సాక్షాత్ సాక్షాదేవైవ సాక్షాదా సాక్షాదేవైవ సాక్షాదా సాక్షాదా సాక్షాత్ సాక్షాదారభతే రభత సాక్షాత్ సాక్షాదారభతే సాక్షాదితి సా అక్షాదే రభత ఆరభత అర్ధ్యోత్యర్ధ్యోతి రభత ఆరభత అర్ధ్యోతి రభత్నాభ్యుత్నోతి రభతే రభత అర్ధ్నోత్యాభ్యామాభ్యాముత్నోతి రభతే రభత అర్ధ్నోత్యాభ్యామాభ్యాం ఉర్ధ్వోత్యర్ధ్వోత్యాభ్యాం ద్వాదశకపాలో ద్వాదశకపాలాభ్యాం ఉర్ధ్వోత్యర్ధ్వోత్యాభ్యాం ద్వాదశకపాల ద్వాదశకపాలో ద్వాదశకపాలాభ్యామాభ్యాం ద్వాదశకపాల సరస్వతే సరస్వతే ద్వాదశకపాలాభ్యామాభ్యాం ద్వాదశకపాల సరస్వతే ద్వాదశకపాల సరస్వతే సరస్వతే ద్వాదశకపాలో ద్వాదశకపాల సరస్వతే భవతి భవతి సరస్వతే ద్వాదశకపాలో ద్వాదశకపాల సరస్వతే భవతి ద్వాదశకపాల ఇది ద్వాదశకపాల సరస్వతే భవతి భవతి సరస్వతే సరస్వతే భవతి మిథునత్వాజ మిథునత్వాజ భవతి సరస్వతే సరస్వతే భవతి మిథునత్వాజ ప్రజాత్యై ప్రజాత్యై మిథునత్వాజ భవతి భవతి మిథునత్వాజ ప్రజాత్యై మిథునత్వాజ ప్రజాత్యై ప్రజాత్యై మిథునత్వాజ మిథునత్వాజ ప్రజాత్యై మిథునౌ మిథునౌ ప్రజాత్యై మిథునత్వాజ మిథునత్వాజ ప్రజాత్యై మిథునౌ మిథునత్వాజేతి మిథునత్వాజాత్యై మిథునౌ మిథునౌ ప్రజాత్యై ప్రజాత్యై మిథునౌ గావౌ గావౌ మిథునౌ ప్రజాత్యై ప్రజాత్యై మిథునౌ గావౌ ఇది ప్రజాత్యై గావౌ గావౌ మిథునౌ మిథునౌ గావౌ దక్షిణా దక్షిణా గావౌ మిథునౌ మిథునౌ గావౌ దక్షిణా దక్షిణా దక్షిణా గావౌ గావౌ దక్షిణా సమృద్ధి సమృద్ధి దక్షిణా గావౌ గావౌ దక్షిణా సమృద్ధి దక్షిణా సమృద్ధి సమృద్ధి దక్షిణా దక్షిణా సమృద్ధి ఇది సంవృద్ధియో వైవారుషయర్ధయో వాయింద్రమింద్రం వాయింద్రమింద్రం వైవా ఇంద్రం ప్రత్యక్షం ప్రత్యక్షమింద్రం వైవా ఇంద్రం ప్రత్యక్షం ఇంద్రం ప్రత్యక్షం ప్రత్యక్షమింద్రమింద్రం ప్రత్యక్షం నన ప్రత్యక్షమింద్రమింద్రం ప్రత్యక్షం ప్రత్యక్షం నన ప్రత్యక్షం ప్రత్యక్షం నాపశ్యన్న పశ్యన్న ప్రత్యక్షం ప్రత్యక్షం నాపశ్యన్ ప్రత్యక్షమిది ప్రతి అక్షం నాపశ్యన్న పశ్యన్న నాపశ్యంతం తమపశ్యన్న నాపశ్యంతం నమశ్యంతం తమపశ్యన్న పశ్యంతం వశిష్ఠో వశిష్ఠస్తమ పశ్యన్న పశ్యంతం వశిష్ఠో వశిష్ఠస్తంతం వశిష్ఠ ప్రత్యక్షం ప్రత్యక్షం వశిష్ఠంతం వశిష్ఠ ప్రత్యక్షం వశిష్ఠ ప్రత్యక్షం ప్రత్యక్షం వశిష్ఠో వశిష్ఠ ప్రత్యక్షమపశ్యత పశ్య ప్రత్యక్షం వశిష్ఠో వశిష్ఠ ప్రత్యక్షమపశ్యత ప్రత్యక్షమపశ్యత పశ్యత్ ప్రత్యక్షం ప్రత్యక్షమపశ్యత్ సో పశ్యత్ ప్రత్యక్షం ప్రత్యక్షమపశ్యత్ ప్రత్యక్షమిది ప్రతి అక్షం పశ్యత్ సో పశ్యత పశ్యత్ సో ప్రవీత ప్రవీత్ సో పశ్యత పశ్యత్ సో ప్రవీత ప్రవీత ప్రవీత్ ప్రవీత్ బ్రాహ్మణం బ్రాహ్మణమ్రవీత బ్రవీత్ బ్రాహ్మణం బ్రవీత్ బ్రాహ్మణం బ్రాహ్మణమ్రవీత ప్రవీత్ బ్రాహ్మణం దేదే బ్రాహ్మణమ్రవీత ప్రవీత్ బ్రాహ్మణం దే బ్రాహ్మణం దేదే బ్రాహ్మణం బ్రాహ్మణం దే వక్ష్యామి వక్ష్యామి దే బ్రాహ్మణం బ్రాహ్మణం దే వక్ష్యామి వక్ష్యామి వక్ష్యామి దే దే వక్ష్యామి యథా యథా వక్ష్యామి దే దే వక్ష్యామి యథా వక్ష్యామి వక్ష్యామి వక్ష్యామి దేవేభ్యో దేవేభ్య ఏవ యజ్ఞమేవ దేవేభ్యో దేవేభ్య ఏవ ప్రయజ్ఞమేవైవ్ఞం ప్రయజ్ఞమేవైవ్ఞం ప్రయజ్ఞం ప్రయజ్ఞం ప్రాహ ప్రయజ్ఞం యజ్ఞం ప్రాహ ప్రాహ ప్రేతి ప్రేతిరాహ ప్రాహ ప్రేతి మనుష్యేభ్యో యజ్ఞమేవ యజ్ఞం ప్రయజ్ఞమేవ యజ్ఞం ప్రాయజ్ఞం ప్రయజ్ఞం ప్రాహ.